అస్మద్గురుభ్యో నమః. రాముడు రక్షకుండు, రఘురాముని నమ్మిన బంటు నేను, నాకేమి భయంబు చింతలిక ఏటికి, ఏమి ఘటించిన రఘుస్వామిది కీర్తి. సత్యమిది సత్యమటంచును నా మనంబులో నీ మహనీయ కీర్తి విని, నిన్నెద నమ్మితి జానకీపతి. కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపయి, శరనిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతున్. పరమ భాగవతోత్తములకు ప్రణమిల్లి శ్రీ మహాభాగవతాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. భాగవతోత్తములారా, నారాయణుడు సర్వభూత సముడు దేవతల తరపున ఉండి రాక్షసులను నిర్జించటం ఏమి ప్రయోజనము అని చెప్పి అడిగాడు ఆయన పరీక్షన్ మహారాజు. సరే, ఆ విషయం వివరంగా, అలాగే భగవంతుని కథా ప్రశంస చేశాడు శుకయోగేంద్రుడు, అలాగే భాగవతుల కథలు కూడా చాలా గొప్పవి అని చెప్పాడు. ఈ రెండు కలిస్తేనే కదా భాగవతం, భగవంతుని కథలు, భగవత్ సంబంధమైన భాగవతుల కథలే భాగవతము అంటే. మిగిలినవన్నీ ఏదో ఆ లక్షణము, పురాణము అనేది ఏదో ఒక లక్షణం ఉంటుంది కనుక ఆ వంశము, వంశానుచరితము, సృష్టి, ప్రళయము, ఇలా అవి కొన్ని చెబుతాడు ఆయన. అవి మనకి ఇక్కడ దీంట్లో పెద్ద ప్రమాణంగా గ్రహించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. అవి ఆనుషంగికములు అంటారు. అంటే ప్రధాన ఫలము మనకి భగవంతుని గుణములు, భాగవతుల కథలు చెప్పుకోవటమే ప్రధానం. మరొకటి ఇంకొక విచిత్రం ఏంటంటే శ్రవణం ద్వారానే ముక్తి అండి అసలు ఈ భాగవతానికి. వింటేనే మోక్షం. అంతటి మహోన్నతమైనటువంటి ప్రభావము కలిగిన గ్రంథము కనుక ఆ గ్రంథ ప్రశంస చేసి చెబుతూ ఉన్నాడు ఆయన. నరేంద్ర కృష్ణద్వైపాయనునకు నమస్కరించి హరి కథనంబులు చెప్పెద వినుము. కృష్ణద్వైపాయనుడికి నమస్కరించి ఆయన కథలు చెబుతున్నాను వినవయ్యా అంటూ ఉన్నాడు. అంటే దాదాపుగా ఇక్కడేదో ఒక ప్రథమారంభము అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆ పూర్వరంగం అంతా కూడా చాలా భాగము, మొత్తం కాకపోయినా అది విష్ణు పురాణము నుంచిది తెచ్చుకున్నటువంటిది అనేది నా ఆలోచన ఎప్పుడూ కూడా. కేవలము భగవద్భాగవతుల పరిపూర్ణమైనటువంటి గాథలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. వ్యక్తుండు కాక గుణంబులు లేక ప్రకృతింజందక భవంబునందక పరమేశ్వరుండు తన మాయవలననైన గుణంబులను ఆవేశించి బాధ్య బాధకత్వంబులనుందు. చాలా తెలుసుకోవలసిన విషయం ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పింది. పరమాత్మ వ్యక్తుడు కాదయ్యా, వ్యక్తుడంటే ఇంద్రియములకు గోచరించేవాడు కాదు ఆయన. గుణంబులు లేక అంటే ప్రకృతి గుణములు, సత్వము, రజస్సు, తమస్సు, ఈ మిగిలిన వారందరికీ ఈ గుణాలే. సత్వగుణాలు ఎక్కువగా ఉంటే వారిని దేవతలు అంటారు, రజోగుణాలు ఎక్కువగా ఉంటే వారిని రాక్షసులు అంటారు, తమో గుణాలు ఎక్కువ ఉన్నా కూడా. అసలు మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి, ఎక్కువ తక్కువ. అందుకే దేవతలని చెప్పబడే వారిలో కూడా కామము, క్రోధము, లోభము ఇలాంటివన్నీ కూడా అసుర గుణాలు కూడా కనపడుతూ ఉంటాయి. అందరికీ తప్పదిది, కానీ ఒక పరమాత్మకి మాత్రము ప్రకృతి గుణములు అసలు ఏమాత్రము కూడా ఉండవు. ప్రకృతింజందక ఆయనేమి ఈ ప్రకృతిలో కట్టుబడడా ఆయన ఈ గుణముల చేత. భవంబుల నొందక ఆయనకి పుట్టుకలంటూ లేవు. మరి ఇదేమిటండి పుట్టుకలు లేకపోతే మరి ఎలా పుడుతూ ఉన్నాడు అని అంటే ఆయన యొక్క ఇచ్ఛ చేత మాత్రమే, సంకల్పంతో పుడతాడు. పుట్టుక కర్మకృతమైనటువంటిది, మన జన్మలు మనకు తప్పదు. ఈ పరమేశ్వరుడు తన మాయ వలననైన గుణంబులను ఆవేశించి బాధ్య బాధకత్వంబులను ఉందు. ఈ మాయ వలనైనటువంటి గుణములున్నాయి. ఏమిటి మాయాగుణాలు? దైవీ హేషా గుణమయ్యి మమ మాయా దురచ్చయ. గీతలో చెప్పాడు ఆయన, ఇది నా మాయా. అంటే ఈ మాయ రెండు రకాలుగా ఉంటుంది. ఏమిటంటే ఒక మాయ అనే పదానికి అర్థము ప్రకృతి అని అర్థం, మరొక మాయ అంటే జ్ఞానము అని అర్థం. ఇవి నిఘంటువు చెప్పిన ఆయన ఎవరు, వ్యాసుడు చెప్పినటువంటి నిరుక్తిలోనే ఉన్నాయి. ఇవి మాయాశబ్దము, మాయా, వయనం, జ్ఞానం అని పర్యాయ పదాలుగా ఆ మూడు పదాలు వాడుతూ ఉంటారు. అలాగే ఈ ప్రకృతి సంబంధమైన దానిని కూడా మాయా అంటే ఆశ్చర్యమైనటువంటిది అని. అలా అప్పుడు మనం కూడా లోకంలో వాడుతూనే ఉంటాం కదా, ఏదో మాయ చేశాడు లేదా ఇంద్రజాలము ఇలాంటివన్నీ కనపడుతూనే ఉంటాయి మాయాపదానికి. మరి ఆయా సమయాలలో వారు వారు ప్రయోగించినటువంటి మనకి శబ్దములకి ఇన్ని అర్థాలు రావటము, అవే శబ్దాలని ప్రయోగించడము, దీని వలన ఏమైపోయిందనంటే సామాన్యులకి తెలియకుండా పోయింది. మరి కొందరేమో వారు తెలుసుకున్న రీతిలో కాస్త చెప్పటం మొదలు పెడతారు, అక్కడ నుంచి కొందరు వారిని ఆశ్రయించి వారు చెప్పిందే నిజమనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వారిని కొన్ని కొన్నే తెలుసు. అందుకే ఎప్పుడు పెద్దలు రెండు మాటలు చెబుతారు, నీ అంతటా నీవు తరించాలి అనంటే నీవు పరమాత్మని ఆశ్రయించు, ఏ రూపంలోనైనా శ్రవణమో కీర్తనమో స్మరణమో పాదసేవనమో అంటూ అలా చేసుకో, నీ అంతర్యామిని ఆశ్రయించు, నీ ఎదురుగా ఉన్నటువంటి ఒక మూర్తిని తయారు చేసుకునైనా ఆశ్రయించు, ఎవరిని ద్వేషించకు. ద్వేషించటం అనేది ఎవరికి కూడా ఎగ్జంప్షన్ అంటే ఏం లేదు, ఎవ్వరూ ఎవరిని ద్వేషించకూడదు. అది ఇక్కడ చెబుతారు తర్వాత. అలా చేసుకో, నిన్ను నువ్వు తరించిపోతావు నువ్వు. మరి ఇక ఇతరులకు చెప్పాలి అని అనుకుంటే అప్పుడు అన్నీ తెలుసుకో, ఒక్కటి తెలుసుకుని చెప్పటానికి ప్రయత్నం చెయ్యకు అని చెప్పారు. ఇప్పుడు నిజానికి మరి ఉపాధ్యాయుడుగా పాఠాలు చెప్పడానికి రావాలి అని అంటే ఆయా సబ్జెక్టులలో మరి వాళ్ళు నిష్ణాతులై ఉండాలి కదా. ఆ డిగ్రీలు చదువుకుంటారు, ట్రైనింగులు ఉంటాయి, సెమినార్లు ఉంటాయి, ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా అన్నీ తెలుసుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఇప్పటికీ కూడా ఇంకా కొత్త కొత్తగా వచ్చేయన్నీ ఒకరి నుంచి ఆదాన ప్రదానాలు, ఈ విజ్ఞానాలు శాస్త్రాలను గురించి మన నుంచి ఇతర దేశాల వారు, ఇతర దేశాల నుంచి మనవారు. ఇప్పటికీ కూడా చూడండి, న్యాయవాదులు ఈ తీర్పులలో ఆయా కేసులలో జరిగే తీర్పులకు పెద్ద పెద్ద పుస్తకాలు వేసేస్తూ ఉంటారు. వచ్చేసి వాటిని చూసి మళ్ళీ వీరి తెలివిని పెంచుకొని ఆయా సమయాల్లో వాదిస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ ఉన్నటువంటిదే. మరి ఇంత స్థితి లేకుండా మనకి అతి తేలికగా అక్కడ కూడా ఇప్పుడు తేలికగా దొరుకుతున్నాయి అనుకోండి, ఏది ఎవరైనా సరే బోర్డులు దేనికైనా పెట్టుకోవచ్చు, కొన్ని కొన్ని వెసులుబాటులతో అన్నిటికీ రావచ్చు చెప్పడానికి. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే అసలు చెప్పే పని లేదు, కాషాయం ఎగరేస్తే చాలు, ఇలా అయిపోయింది. కనుక తెలుసుకోలేకపోతున్నారు ఈ మాయా అంటే ఇక్కడ ప్రకృతి, ఈ గుణములు ఉన్నాయి, ఈ గుణములని ఆవేశించానంటే ఆయన అంతర్యామిగా ప్రవేశించి, ఆయన ప్రవేశించటం అనేది ఆయన జ్ఞానం. అది మనకేం అర్థం కాదు, ఊరికే చెప్పుకుంటూ ఉంటాము ఆయన అంతర్యామిగా ఉంటాడు అని. నిజానికి జ్ఞానం ఏం తెలుసండి, మనకేముంది జ్ఞానం, ఆలోచన, అదేమైనా కనపడేదా పెట్టేదా తెలిసేదా పని కాదు. ఇంకా పరమాత్మ జ్ఞానం మనం ఎక్కడ తెలుసుకోగలుగుతాం? ఆయన బాధ్య బాధకత్వములు, బాధించటము అంటే బాధింపబడటము ఒక రెండు ఉన్నాయి. ఇప్పుడు అదేగా ఇక్కడ కనపడుతుంది, బాధ్యము అంటే బాధింపబడటము, బాధకత్వము అని అంటే బాధించటము. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఇది ఏమిటి, రాక్షసులు బాధింపబడుతున్నారు, దేవతలేమో బాధిస్తూ ఉన్నారు వారిని. ఒక్కొక్కసారి వారు వీరిని బాధిస్తూ ఉంటారు, ఇలా అటు ఇటు జరుగుతూనే ఉంటాయి. కేవలం ఒక్కరికి మాత్రమే విజయము అంటూ ఉండదు ఎప్పుడూను. మరి ఇలా ఎందుకు చేయాలండి అనంటే, ఈ ప్రపంచమును సృష్టి చేసింది నేనే కనుక అంటాడు ఆయన, గీతలో చెప్పాడు ఆయన. దీన్ని ఆవేశించి ఎలా ఉంటున్నాడంటే భూమి రాపు అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఇయం మే భిన్నా ప్రకృతి నష్టధా. ఇది ఒక ప్రకృతి అపరేయం అన్నాడు ఆయన. అపరా ప్రకృతి, భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ఒక 8 మూలక ద్రవ్యాలు ఇవి, అణుద్రవ్యాలు ఇవి. దీన్ని అపరా ప్రకృతి అంటారు. ప్రకృతి అంటే మనకి సృష్టి అంటే ఇంకా పెద్దదిగా చేయటానికి పనికొచ్చే మూలకము అని అర్థం అసలు. అందుకే దాన్ని మూల ప్రకృతి అని కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు. సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు పెద్దదిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కూడా ఇంద్రియములు అనేటటువంటి పేర్లతో మనకి లోపల అవి పనులు చేస్తూ ఉంటాయి. దీన్ని అపరా ప్రకృతి అంటారు. అంటే దీనికి ఏటికి కూడా స్వయంగా చైతన్యము లేదు. వీటికి అవేం చేయలేవు. జ్ఞానము, కదలికలు అన్నీ ఉంటాయి, అది వేరే. కానీ జ్ఞానము ఉండాలి. ఈ జ్ఞానాన్ని స్వస్మై భాసమానము, పరస్మై భాసమానము అని చెబుతుంటారు. అంటే తన కోసము తనని తాను తెలుసుకునేటటువంటిది స్వస్మై భాసమానం అంటారు. సంస్కృతంలో స్మస్మై అంటే తన కొరకు అని. అంటే అదే దాన్నే నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, తనని తాను తెలుసుకోవటము. ఏమని? జీవస్వరూపంగా తెలుసుకోవాలి, జ్ఞానస్వరూపుడుగా తెలుసుకోవాలి. పరస్మై భాసమానం అంటే ఇతరుల కొరకు. ఇప్పుడు ఈ ప్రకృతి ఉన్నది, అది తనకి కాదది, అది ఎప్పుడు ఇతరుల కొరకే ఉంటుంది. మరి భూమి కానీ ఇవన్నీ ఏమన్నా వాటంతటా వాటి కోసం ఉపయోగించుకోవటానికి అవి ఉన్నాయా? వీటి నుంచి వచ్చే అన్నీ మనమేగా ఉపయోగించుకుంటుంది. మొత్తం భూమి నుంచి వచ్చే విత్తనాలు కావచ్చు, చెట్లు అన్నీ కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. నీటిని, గాలిని, అన్నింటినీ మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనమంటే జీవులు నిజానికి రెండింటి కలయిక చేతనే, లేకపోతే దీనికి దాని పని లేదు, దానికి దీని పని లేదు. దీనినే భాగవతంలోనూ చతుస్సూత్రిలో, భాగవతం అంటే ఇది భాగవతమేగా, చతుస్సూత్రి అని చెప్పిన చోట చెబుతారు. రుతేర్థం యత్ప్రతీయేత నప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యథా భాసో యథా తమహ అని చెప్పాడు ఆయన. నాలుగింట్లో చెప్పింది, ఒకటి తన తత్వాన్ని చెప్పాడు, రెండు జీవతత్వాన్ని చెప్పాడు, ప్రకృతిని, జీవుడిని, మూడు ఈ పంచభూతాలు ఎలా అసలు ఉంటాయో చెప్పాడు, వీటిని ఎలా ఆలోచన చేయాలో కూడా చెప్పాడు, తనని ఎలా తెలుసుకోవాలో కూడా చెబుతాడు. దాంట్లో ఈ జీవుడు, ప్రకృతి ఎలా ఉంటారు అని అంటే, ఒకటి వెలుగు, ఒకటి చీకటినయ్యా అన్నాడు ఆయన. యథా భాస యథా తమహ, వెలుగు చీకటి. చూడండి వెలుగు చీకట్లు ఎలా ఉంటాయి. వెలుగు ఉంటే చీకటి ఉండదు కదా. చీకటి ఉన్నంత వరకు వెలుగు ఉండదు. కొంచెం ఛాయామాత్రంగా ఉండొచ్చు, మళ్ళీ ఉండదని అంటే అదేదో కొంచెం కనపడుతుంది కదా అని అంటారు. దాన్నే సంధ్య అంటారు, ఛాయ అంటారు. ఇప్పుడు మనకి మెలకువ నిద్ర చూడండి. అసలు ఉదాహరణకి నిద్ర పట్టింది అన్నాం, తెలిసిందా? తెలిస్తే నిద్ర కాదు. మెలకువ వచ్చింది అన్నాం, ఆ మెలకువ వచ్చే ముందు మనకేమైనా తెలుసా? దాన్ని సంధి అంటారు. అక్కడ ఒక సంధికాలం ఉన్నది, అది యోగులకు తెలుసు. దాన్ని తెలుసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు పెద్దలు అందరూ కూడా, చాలా పేర్లు పెట్టారు. మళ్ళీ ఇక్కడికే మీకు భయం కలుగుతూ ఉండొచ్చు, ఏదో ఇంతంత చెప్పేస్తున్నాడు అని. అక్కడ ధర్మభూత జ్ఞానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది, దానికి ఇంగ్లీష్లో పేర్లు పెట్టారు, నాకు తెలియదు ఇంగ్లీష్ అయితే. ధర్మభూత జ్ఞానము అని అంటారు. ఇది మొత్తం అసలు శరీరం వ్యాపించి ఉంటుంది, ఎప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు కూడా ఉంటుంది అది. అందుకే దోమ కుట్టినా క్షేమ కుట్టినా తెలుస్తూనే ఉంటుంది, కొడుతూ ఉంటాడు. అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటుంటారు. సరే, అదంతా మనకి ఊరికే చెప్పుకోవటం వరకే తప్ప ప్రాక్టికల్ ఏమిటంటే అది అసాధ్యం, అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. అదిగో అలా ఇది వేరు అది వేరు, వెలుగు చీకటిలు లాంటివయ్యా. ఈ రెండింటిని ఏతద్యోనీని భూతాన్ని సర్వాణి ఇది ఉపధారయా. ఈ రెండింటిని కూడా అహం కృత్స్నస్య జగత ప్రభవ ప్రళయస్తథా. అహం అంటే నేను, అంటే తనని గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చాలామంది అహమని చెప్పే పదాన్ని వేరుగా తీసేసి శ్రీకృష్ణస్వామి కాదన్నట్టుగా, దానికి మరొక అర్థం ఉంది అన్నట్టుగా చెప్పుకుంటారు. చెప్పుకోవచ్చు, ఏం కాదని లేదు. ఇప్పుడు ఎవడికి వాడు నేను నేను అని చెప్పేటప్పుడు ఎవడండి? మరొకడు అవుతాడా? నేను నీకు 1,000 రూపాయలు ఇచ్చానయ్యా అన్నాము, లేదు 10,000 ఇచ్చామయ్యా అన్నాము. ఈ నేను నువ్వు కాదు, ఇది సర్వము వ్యాపించి ఉన్నది కనుక నా నేను నీ నేను ఒకటేను. ఇంకా నువ్వు ఇచ్చేది ఏమిటి, నేను పుచ్చుకునేది ఏమిటి అంటే ఒప్పుకుంటాడా? ఏ వేదాంతి ఒప్పుకోడండి? ఇది ఏదో చెప్పుకుంటారు, నేనేం ఖండించటం లేదు. ఇది వారి అభిప్రాయాలు వారివి. అక్కడ అహం అంటే తనని గురించి చెబుతున్నాడు భగవానుడైన కృష్ణుడు. నేనే దీన్ని సృష్టి లయము రెండు నేనే చేసేది అన్నాడు. వీటిని పట్టుకుని చేస్తూ ఉంటా, వీటితో చేస్తూ ఉంటా. ఇదేమిటయ్యా నీకు ఎందుకు అసలు అని అంటే, ఇవి ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన కూడా వీటిని సృష్టించలేదు, ఇవి అనాది అన్నారు. ఎప్పటి నుంచో ఇవి ఉన్నాయి, ఉన్న వాటిని ఆయన కూరుస్తూ ఉంటాడు. ఇలా దేహాలలో కూర్చటము, దేహాల్లోంచి తీసేయటము. మరి ఎందుకండి ఇలా చేయటం అంటే, గుణప్రవాహపతితో భూతవర్గోపి యాతి అయం కర్మవశ్య గుణాహి ఏతే సత్వాద్యా పృథివీపతే. ఇది కూడా సంస్కృతంలో చెబుతూ ఉన్నారు. ఈ భూతవర్గం అంతా కూడా గుణముల వలన కలుగుతూ ఉన్నాయి. శరీరములు సత్వము రజస్సు తమస్ అనే శరీరాలు, ఈ శరీరాలు, ఈ మూడు గుణాలే వీటి వలన పొలుగుతూ ఉన్నాయి. మరి ఇవి ఎలా వచ్చినాయి అని అంటే, ఈ గుణాలు కర్మవశ్యాహ, కర్మచేత, వీడు చేసినటువంటి కర్మచేత, కర్మచేత గుణములు వస్తున్నాయి, గుణములు చేత కర్మలు వస్తూ ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇదేమిటండి, ఏది ముందు అంటే, విత్తు చేత చెట్టు, చెట్టు చేత విత్తు, ఏది ముందు? అనాది. అందుకే చెప్పారు దీంట్లో ఏది ముందు, అనాది అండి. ఆది అవటానికి అవకాశం అసలు లేదు కదా. ఇక్కడ ఆలోచించి చూడండి, ఏది ముందు అవటానికి అవకాశం లేదు. అది ముందు ఎలా వస్తుంది అసలు? కనుక అదిగో అలా ఈ కర్మ ప్రవాహ పతితమైనటువంటి ఈ శరీరములు ఇవి ధరిస్తూ ఉంటే అంతఃప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ, అన్నింటి యందు అంతర్యామిగా ఆయన ఉంటేనే ఇవన్నీ కూడా పనులు చేయటానికి సాధ్యము అవుతూ ఉంటాయి. ఎలాగంటే మరి అయినప్పుడు, ఇప్పుడు మరి ఈ శరీరంలో జీవుడు ఉంటాడు కదా. ఈ శరీరము పుట్టినప్పుడు చిన్నది, మధ్యలో పెరుగుతుంది, మళ్ళీ ముసలి వాళ్ళైతే కుంగుతుంది. ఈ అవస్థలు అన్నీ కూడా దేహానికే కానీ జీవుడికి ఉంటాయా? ఆ లోపల ఉన్న జీవుడేమన్నా ఇంత పెరగటం కానీ ఇంత తరగటం కానీ ఉంటాయా? ఉండవు. అలాగే అవస్థలు ఎలా, దేహాదిగత అవస్థాహ నా ఆత్మగతాహ, ఈ ఆత్మకే లేవు. అలాంటిది ఇంకా పరమాత్మకి ఎలా ఉంటాయి? ఈ జీవుడి యొక్క అవస్థలు కానీ, జీవుడికి జ్ఞానము సంకోచము వికాసము. అలాగే శరీరానికి ఏమిటంటే, అది అస్థి జాయతే పరిణమతే అంటూ అది ఉన్నది, పుట్టింది, ఆ తర్వాత అవయవాలు పొందిక కలిగి పెరుగుతూ ఉన్నది, ఆ తర్వాత ఇంకా వృద్ధిని పొందుతూ ఉన్నది, హ్రాసహ తగ్గుతూ ఉన్నది, మరణిస్తూ ఉన్నది. అంటే ఈ శరీరాన్ని వదిలేస్తుంది, ఈ శరీరం పోతుంది. ఇది జీవుడు వదిలేస్తే మరణం, మళ్ళీ ఇంకో చోట వెళ్ళి పుడితే అస్థి మరలా అక్కడ గర్భంలో ఉంటుంది, జాయతే పుడుతుంది. ఈ ఇదంతా ప్రకృతిది, జీవుడికి ఎలా అంటవో. అలాగే జీవునిలో ఉన్నటువంటి ఈ కర్మ అనేటటువంటిది, కర్మజీవుడిది, గుణములు ప్రకృతివి, ఈ రెండు కలిస్తేనే ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. మరి జీవగతమైనటువంటివి పరమాత్మకి ఉండవు. మరి ఆయన లోపల ఉన్నాడు కదా, మరి పరమాత్మకు కూడా ఉండాలి కదా. కర్మ అంటారేమో, జీవుడు జ్ఞానమే అది తెలిసేది కాదు. అణువులు అసలు ఈ మనస్సు, ఈ చెప్పే ఇంద్రియాలు, ఇవన్నీ అణువులు, ఏ తెలియవు అసలు. ఇంకా మనకు అక్కడెక్కడ ఏదో యోగం చేత చూస్తారంటారు. చూస్తే చూడటం అంటే తెలుసుకోవటము, చూడటమో ఏదో. మరి అలా యోగులైతే ఏం చేస్తారో నాకైతే తెలియదు. యోగాన్ని కూడా గొప్పగా చెప్పారు, పరమాత్మని చెందాలనంటే ఒకటి యోగము, రెండు శరణాగతి ప్రధానమైనవి. శరణాగతి ఏంటంటే, నీవే తప్ప ఇతఃపరం వెరుగా, గజేంద్రుడు చెప్పినట్టు నాకు ఇంకేం తెలియదు స్వామి నీవే, ఇదే శరణాగతి. దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, కొందరు రకరకాల పేర్లు పెట్టేసుకుంటూ తేడాలు చూపిస్తూ ఉంటారు. ఏమీ అవసరంలా, ఆ పరమాత్మకు అర్పణ సమర్పణ చేయడమే శరణాగతి అని అంటే, అదే ప్రేమ అన్న, అదే పూర్తిగా సమర్పణ చేయటమే. దీన్ని అందరూ అనేక భావాలు పెట్టుకున్నారు, వాటిని అలాగ చెప్పుకున్నారు. యథార్థ విషయము ఈ జ్ఞానం అంటే ఇదండి, తెలుసుకోండి. ప్రకృతి భగవానుడు చెప్పింది 8 రకాలు, అదే సాంఖ్యం చెప్పిన 24 రకాలైన అదే. జీవుడు, జీవుడు అన్నప్పుడు ఒక్కడు కాదు, ప్రకృతి అన్నా ఒకటి కాదుగా, భూమి అణువులు కొన్ని కోట్లు ఉన్నట్టే జీవాణువులు కోట్లు అనంతమైనటువంటివి. వీటికి జ్ఞానము ఉంటుంది, ఆ ప్రకృతికి జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము, జీవుని జ్ఞానము ఎక్కువ తక్కువ, సంకోచము వికాసము, దాన్నే కర్మ అంటారు. ఆ కర్మ వల్లనే అది జరుగుతుంది అంటారు అక్కడ. అలాగే పరమాత్మ ఆయనకు అసలు ఈ పై రెండింటివి అంటవు. జీవుడికి ఈ శరీరం పెరుగుదల కుంగుదల ఎలా అంటదో అలాగే లోపలున్న పరమాత్మకి అంటవు. ఇది జ్ఞానమన్నా విజ్ఞానమన్నా తెలుసుకోండి, ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఇప్పుడు ఇక్కడ బాధ్యత అంటే బాధింపబడటము, బాధకత్వము ఆ పరమాత్మే. ఒకవైపున ఉండి ఆయన అంతర్యామిగా ఉన్నాడు కనుక ఇక్కడ ఇళ్లలో ఉండి బాధకత్వంగా ఉంటాడు రాక్షసుల కొరకు. వారిని ఎలా బాధిస్తాడు? అలా ఒక్కొక్కసారి రాక్షసులలో ఉండి దేవతలను బాధిస్తూ ఉంటాడు ఆయన. అంటే అంతర్యామిగా ఎప్పుడూ ఉంటాడు. నిజానికి బాధ్య బాధకత్వము కర్తృత్వము చివరికి వీరిదైనప్పటికీ కూడా ఆయన లేకుండా జరగదయ్యా. ఈయన ఏ ఒక్కరికి కూడా పక్షపాతి కాదు. అది ఇంకా వీరే చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ ప్రకృతి గుణములకు ఒక్కొక్క కాలంబున హాని వృద్ధులు కలవు, పెరుగుతూ ఉంటాయి తరుగుతూ ఉంటాయి. ఈశ్వరుడు సత్వమున దేవతల్ని ఋషుల్ని రజోగుణములు అసురులని తమోగుణములతో యక్ష గణాలని విభజించాడట. మరి ఇప్పుడు వీటినే విభజిస్తే మరి మనం ఎక్కడున్నామండి? సత్వరజస్ తమస్సులు అని అంటే మనము మానవులం కూడా, ఈ అందరూ మానవులే, ఈ చెప్పబడిన వాళ్ళందరూ మానవులే, వేరే ఏం లేదు. వీరిలోనే సత్వగుణం ఉన్నవాళ్ళని దేవతలని ఋషులు అంటున్నారు, ఎక్కువగా ఉన్నవాళ్ళని రజోగుణం ఎక్కువగా ఉన్నవారిని అసురులు అంటున్నారు, తమోగుణం ఎక్కువగా ఉంటే యక్షలు రాక్షసులు భూతాలు దెయ్యాలు అంటున్నారు. ఇది అండి. ఇంకా తర్వాత విషయాన్ని మనము తర్వాత తెలుసుకుందాం. జై శ్రీరామ్.